इमां श्रीराज राजेश्वरी पाहि मां श्रीराज राजेश्वरी अम्बा पाहि मां श्रीराज राजेश्वरी अम्बा पाहि मां श्रीराज राजेश्वरी अम्बा पाहि मां श्रीराज राजेश्वरी अम्बा पाहि मां श्रीराज राजेश्वरी अम्बा पाहि मां श्रीराज राजेश्वरी अम्बा सिंहासनारूढे देवदे दृढवते सिंहासनारूढे देवदे दृढवते एहि आनंद हृदय पाहि मां श्रीराज राजेश्वरी अम्बा सिंहासनारूढे देवदे दृढवते एहि आनंद हृदय पाहि मां श्रीराज राजेश्वरी अम्बा सिंहासनारूढे देवदे दृढवते एहि आनंद हृदय पाहि मां श्रीराज राजेश्वरी फलदायिके कामितार्थ फलदायिके हे कामितार्थ फलदायिके हे कामितार्थ फलदायिके अम्बिके कामितार्थ फलदायिके अम्बिके कामितार्थ फलदायिके अम्बिके काळिके कामितार्थ फलदायिके अम्बिके काळिके कामितार्थ फलदायिके अम्बिके काळिके कामितार्थ फलदायिके अम्बिके काळिके कामकोटि पीठ सुते कामितार्थ फलदायिके अम्बिके काळिके कामकोटि पीठ सुते पाहि मां श्रीराज राजेश्वरी अम्बा सिंहासनारूढे देवदे दृढवते एहि आनंद हृदय पाहि मां श्रीराज राजेश्वरी గణపాలిని మాలిని జనని మానవ ముని గణపాలిని మాలిని జనని భవాని మానవ ముని గణపాలిని మాలిని జనని భవాని మానవ ముని గణపాలిని మాలిని జనని భవాని మానవ ముని గణపాలిని మాలిని జనని భవాని మాణిత గుణ శాలిని నిరంజనిని విరవాప శమని మానవ ముని గణపాలిని మాలిని జనని భవాని మాణిత గుణ శాలిని నిరంజనిని కిలవాప శమని పాహి మాం శ్రీరాజ రాజేశ్వరి అంబ సింహాసనారూఢే దేవదే దృఢవదే ఏహి ఆనంద హృదయ పాహి మాం శ్రీరాజ రాజేశ్వరి సారసపదయుగడే అంబా సారస ಅಂಬಾಸ ರಸಪದಯುಗಳೇ ಸ್ವರಜದಿ ಕಲ್ಪಿತ ಸಂಗೀತ ರಸಿಕೆ ಸಾರಸಪದಯುಗಳೇ ಸ್ವರಜದಿ ಕಲ್ಪಿತ ಸಂಗೀತ ರಸಿಕೆ ನಟ ಪ್ರಿಯ ಬಾಲೆ ಸುರಭಿ ಪುಷ್ಪಮಾಲೆ ಶಾರದೆ ಸಾಮಗಾನ ಸಂಬೋಧಿತ ಹರಿಷೀ ಚಕ್ರ ರಾಜೇಶ್ವರ ಸೂಲಯ ಹರಿ ಶ್ಯಾಮ ಕೃಷ್ಣ ಸೋದರಿ ಶಾರದೆ ಸಾಮಗಾನ ಸಂಬೋಧಿತ ಹರಿಷೀ ಚಕ್ರ ರಾಜೇಶ್ವರ ಸೂಲಯ ಹರಿ ಶ್ಯಾಮ ಕೃಷ್ಣ ಸೋದರಿ ಸಾರ ಸಪದಯುಗಳೇ ಸ್ವರಜದಿ ಕಲ್ಪಿತ ಸಂಗೀತ ರಸಿಗೆ ನಟ ಪ್ರಿಯ ಬಾಲೆ ಸುರವಿ ಪುಷ್ಪಮಾಲೆ ಶಾರದೆ ಸಾಮಗಾನ ಸಂಬೋಧಿತ ಹರಿಷೀ ಚಕ್ರ ರಾಜೇಶ್ವರ ಸೂಲಯ ಹರಿ ಶ್ಯಾಮ ಕೃಷ್ಣ ಸೋದರಿ ಪಾಣಿ ಮಾಂಶಿರಾಜ ರಾಜೇಶ್ವರೇ ಅಂಬಾ ಸಿಂಹಾಸನಾರೂಢೆ ದೇವದೇ ದೃಢವದೇ ಆನಂದ ಹೃದಯ ಪಾಣಿ ಮಾಂಶಿರಾಜ ರಾಜೇಶ್ವರ